పండగ కస్తనాని రాకపోతివి లక్టీ కాపూరు గోరికి లబ్బర్గాజు దస్తనాని రాకపోతివి. లాలు దర్వాజలస్కరు గోనాల్ పండగ కస్తనాని రాకపోతివి లక్టీ కాపూలు గోరికి లబ్బర్గాజు మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పరకనామ పారిపోయి లాలు దర్వాజలస్కరుగోనాల్ పండగ కస్తనాని రాకపోతివి లక్టీకా తూలు గోరికి రబ్బర్ గాజుల్ దస్తనాని రాకపోతివి. మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు